谢了。 నా గురించి నీకనే ముందే తెలిసిపోతుంటే భయం వస్తుంది. ఇలా నా వెంట పడి టార్చర్ పెట్టద్దు. ఓకే, ఐ హేట్ యు. నడకలు సాగే నీ వైపే పలుకులు ఆగింది నీ వల్లే ఎవరికి చెబుతున్నా నీ ఊసే చివరికి నేనయ్యా నీలానే బర్త్డే గిఫ్ట్ ఏం